నీ కథలు వినినందున తప్పక చిత్తశుద్ధి ఏర్పడునుగదా. నా యల్లు నీ సాంగత్యము వలన నాకు నీ అద్భుత దివ్య సందర్శన భాగ్యమబ్బినది. ఏ సాధనలు లేకుండగనే నీ సుదుర్లభ దివ్య దర్శనము నాకు లభించెను. నిన్ను భక్తులు గానము చేయుచున్నారు. నీకు పాపము గాని పుణ్యము గాని లేదు. నీవు సమస్త సుగుణములు కలదానవు. ఏ గుణములు లేని దానివి కూడా. నేను పూర్వజన్మమున పుణ్యము చేసినందున నీ దర్శనము కలిగింది. కృతార్థుడనైతిని. ఓ భువనేశ్వరి, నా జన్మ శుభమైనది. నీ బీజాక్షరమునుగాని సేవనుగాని నేనెరుగను. మహాప్రభావము గల నీ మహిమ నీనాడు తెలిసికొంటిని. ఇట్లు స్తుతింపబడిన దేవి ప్రసన్నమైన ముఖముతో, ఓ రాజా, నీవు మంచి నియమములు గలవాడవు, వరము కోరుకొనుము అని పలికెను. దేవి కాశీలో నివసించుట శ్రీ దుర్గా ప్రతిష్ట. సుబాహువు భక్తితో శ్రీదేవి కిట్లనెను, జనని, నీ దర్శనముచే నేను ధన్యుడునైతిని. నేనింకేమీ కోరుదును. అయినను నేనొక వరము కోరుచున్నాను. నీ పాదపద్మములందు నాకు సర్వదా ప్రేమ భక్తి నెలకొనుగాక. ఓ మాతా, కాశీనగరములో నీ శక్తి రూపము దుర్గాదేవి నామముతో నల్ల కాలము నిలిచియుండుగాక. సుదర్శనుని శత్రు సమూహము నుండి రక్షించితివి, మమ్మును కాపాడితివి. నీవి నగరము నెల్లప్పుడూ కాపాడుచుండుము. నా వైరులను సంహరించి లోకమునకు శుభముచే కూర్చుము. ఇట్లు స్తుతించి వరము పొంది నమస్కరించుచున్న సుబాహుని చూచి ఆ దేవి ప్రసన్నయ్యై అతనికిట్లనెను, రాజా, ఈ భూమియున్నంతకాలము నేను కాశీక్షేత్రమందు జగత్తును రక్షించుటకై నివసించెదను అని పెమ్మట సుదర్శనుడు ఆనందభరితుడై వచ్చి పరమభక్తితో నమస్కరించి జగదంబికను ఇట్లు స్తుతించెను. ఓ దేవి, నీ దయనెంతని వర్ణింతును. నేను నీ చేత కాపాడబడితిని. నీవు భక్తి లేని వారిపై కూడా దయచూపెదవు. బ్రహ్మాండములను పుట్టించి పెంచి సంహరించుదానవు. భవానీ, నేను ఏమి చేయవలెనో తెలియని స్థితిలోనున్నాను. నేనెక్కడకు వెళ్లవలెను? నీ ఆజ్ఞ ప్రకారము వెళ్లెదను. ఆ స్తుతిని విని దేవి దయాంతరంగయ్యై అతనికి ఇట్లనెను, ఓ మహాభాగా, నీవయోధ్యకు వెళ్ళి రాజ్యము చేయుము. నన్నెల్లప్పుడూ తలచుకొని పూజింపుచుండుము. నేను నీ రాజ్యమున సుఖశాంతులను విస్తరింపచేయుదును అని పలికి అదృశ్యమయ్యను. రాజులెల్లరూ సుదర్శనునకు ప్రణమిల్లిరి. పిమ్మట దేవి మహాత్మమును తెలుపుమని సుదర్శనుని ప్రార్థించిరి. అప్పుడు సుదర్శనుడు, రాజులారా, దేవి మహిమను నేనేమని చెప్పును, ఎంతని చెప్పగలను? బ్రహ్మారుద్రాది దేవతలు కూడా ఆమె తత్వమును సంపూర్ణముగా నెరుగజాలరు. ఆ దివ్య చరిత్రను వర్ణింప నేనెంతవాడను? నాకు చిన్నతనముననే భగవతి యొక్క కామరాజ బీజము లభించినది. నేను దానిని రాత్రింబవళ్ళు జపించితిని. మహర్షులు పరదేవత శివతత్వమును తెలియజేసిరి. ఆనాటి నుండి ఆమెను భక్తితో స్మరించితిని అని పలికెను. అంతటా నా రాజులెల్లరూ నా శక్తి స్వరూపమును తలచుకొనుచు తమ నివాసములకు వెళ్ళిరి. సుబాహువు సుదర్శనుని వీడుకొని కాశీకి వెళ్ళెను. సుదర్శనుడు సాకేత నగరమున పట్టాభిషిక్తుడై మంత్రులు ప్రజలు తనను ప్రశంసింపగా రాజ్య పరిపాలనము చేయుచు మంత్రులను దేవీ ప్రతిమను నిర్మింపజేయ ఆజ్ఞాపించి శుభముహూర్తమున వేదవేత్తల ద్వారా శ్రీదేవిని ప్రతిష్ఠింపచేసి అనేక పూజలు జరిపెను. శ్రీదేవి నవరాత్రి పూజ విధానము. శరన్నవరాత్రములలో ఆచరింపదగిన విధానమును జనమేజయునకు వ్యాసమహర్షి ఇట్లు చెప్పెను. ఓ రాజా, దేవీ నవరాత్రములను వసంత ఋతువునందు శరదృతువులోనూ ఆచరించాలి. ఈ రెండు ఋతువులును ప్రాణులకు రోగములు కలిగించునవి. చైత్ర ఆశ్వయుజమాసములయందు నవరాత్రి వ్రతమును చండీపూజను చేసి శుభములనందవలెను. కనుక రోగములు కలుగకుండుటకు నవరాత్రములాచరించి చండీపూజలు జరపాలి. కావలసిన వస్తువులనన్నిటినీ సమకూర్చుకొని శుద్ధ పాడ్యమి నుండి ఏకభుక్తము హవిష్యాన్నముల గ్రహించుచు నియమముతో పూజలు చేయవలెను. సమతల ప్రదేశమందు 16 చేతుల ప్రమాణము గల స్తంభములు జెండాలు కలుగునట్లు చక్కని మండపమును నిర్మించవలెను. ఆ మండపమును ఎర్రమట్టి గోమయంతో అలకాలి. ముగ్గులు పెట్టాలి. మధ్యలో ఎత్తైన అరుగును అమర్చాలి. ఆ వేదిక మీద 4 మూరల పొడవు అంతే వెడల్పును మూర ఎత్తుగల పీఠము తయారు చేసి దానిని అలంకరించవలయును. మండపము చుట్టూను మామిడి తోరణాలు విచిత్రములైన పూలమాలలు కట్టవలయును. అంతకుముందు రాత్రియే దేవీతత్వము తెలిసిన సంపన్నులు, ఇంద్రియ నిగ్రహము గల వేద వేదాంగములు తెలిసిన బ్రాహ్మణులను పిలువవలను. పాడ్యమినాడు ప్రాతః స్నానము చేసి నిత్య కృత్యములు తీర్చుకొని బ్రాహ్మణులకు వరుణలిచ్చి వారికి వస్త్రములిచ్చి గౌరవించాలి. సంపద గలవాడు ద్రవ్య లోపమే మాత్రము చెయ్యకూడదు. బ్రాహ్మణులు సంతృప్తి చెందినచో పూజ సంపూర్ణ ఫలము నీయగలదు. బ్రాహ్మణులు 9 మంది గాని 5 గాని 3 గాని చివరకు ఒక్కడైనా శ్రీదేవి భాగవతం పారాయణ చెయ్యాలి. వేద ఘోషతో స్వస్తి వాచనము జరపాలి. వేదిక మీద సింహాసనముంచాలి. దానిపై తెల్లని వస్త్రం పరచాలి. దానిమీద దివ్య వస్త్రములు ధరించి దివ్యాయుధారిణీయగు చతుర్భుజయైన జగదంబను ప్రతిష్ట చెయ్యాలి. శంఖచక్రాద్యాయుధములు ధరించిన దేవిని సింహాసనమందుంచాలి. ఆమెను యథాశక్తిగా అలంకరించాలి. ఆమెకు 18 భుజముల మర్చాలి. అలాంటి విగ్రహము సాధ్యము కాకపోతే నవారణ మహామంత్ర సహితమగు యంత్రము నుంచాలి. దాని ప్రక్కన కలశ స్థాపనము చెయ్యాలి. మామిడి, రావి, మర్రి, మేడి చిగుళ్ళు బంగారము గల కలశంలో వేద మంత్రాలతో తీర్థజలాన్ని నింపాలి. పూజకు శుభప్రదములగు ద్రవ్యములు సమకూర్చుకోవాలి. తదుపరి మంగళవాద్యములు మ్రోగించాలి. తరువాత మంత్రపూర్వకముగా పూజలు చెయ్యాలి. మాలతి బిల్వాది పూలదండలతో ధూపదీపాలతో పూజించి దేవికి అర్ఘ్యమివ్వాలి. నారకేళ కదలి పనసాధి ఫలములు నివేదన చెయ్యాలి. తరువాత ఘనముగా బ్రాహ్మణ సమారాధన జరపాలి. హోమం చేయటానికి త్రికోణాకారముగా కుండమును నిర్మించాలి. నిత్యము నేలపై పడుకోవాలి. కుమారికలను వస్త్రాలంకారాలతో అమృతానంతోనూ పూజించాలి. శక్తికి తగినట్లు యాగము చెయ్యాలి. ధనలోపము చేయరాదు. 2 మొదలు 10 కన్యకలనే పూజించాలి. హస్త నక్షత్రము కలనందాతిథి పాడ్యమినాడు పూజా ప్రారంభము శ్రేయస్కరము. ఇట్లు పూజించుటచే దుఃఖము దారిద్ర్యము నశించుట శత్రుక్షయము ఆయుర్బల ధనములు వృద్ధి చెందుతాయి.